నా హృదయాన్ని మేఘం నువ్వా భూమి నేనా ఎటుదాగుందో కలిపేవానా నీకు నాకు దూరాలే పెంచొద్దే వేరు పువ్వు వేరంటూ తుంచొద్దే నువ్వు దరిలో లేవు కలలేరావు కలతే ప్రతిక్షణము నిన్ను కలిసేదాకా కనుమూస్తానా రానా ఓ దినము నిన్నే నిన్నే ప్రేమించానే ఏం చేశావో నా హృదయాన్ని తీయనిలాలి జోకుడుతుంటే రెప్పలు వాలి నీ చిరుకొంగి ఊయలవాలి నా హృదయాన్ని మేఘం నువ్వా భూమి నేనా ఎటుదాగుందో కలిపేవానా